కృష్ణ యజుర్వేదే క్రమపాఠే తృతీయ కాండే పంచమ ప్రశ్న ప్రారంభః. పూర్ణా పశ్చాత్ పశ్చాదుత తపూర్ణా పూర్ణా పురస్తాత్ పురస్తాదుత్ మధ్యతః మధ్యత పూర్ణమాసీ పూర్ణమాసీ జిగాయ పూర్ణమాసీతి పూర్ణమాసీ జిగాయేతి జిగాయ తస్యాం దేవాః దేవాధి అధి సంవసంతః సంవసంత ఉత్తమే సంవసంత ఇతి సంవసంతః ఉత్తమే నాకే ఉత్తమైత్యుతమే నాక ఇహ ఇహ మాదయంతాం మాదయంతామితి మాదయంతాం యత్తే తే దేవాః దేవా అదధుః అదధుర్భాగధేయం భాగధేయమమామాస్యే భాగధేయమితి భాగాధేయం అమావాస్యే సంవసంతః అమావాస్యేత్యమావాస్యే సంవసంతో మహిత్వా సంవసంత ఇతి సంవసంతః మహిత్వేతి మహిత్వా సానః నో యజ్ఞం యజ్ఞం పిబృహి పిబృహి విశ్వారే విశ్వవారే రయిన్ విశ్వవార ఇతి విశ్వావారే రయిన్నః నో ధేహి ధేహి సుభగే సుభగే సువీరం సుభగ ఇతి సుభగే సువీరమితి సువీరం నివేశని సంగమని నివేశనీతి నివేశని సంగమని వసూనాం సంగమనీతి సంగమని వసూనాం విశ్వా విశ్వారూపాణి రూపాణి వసూని వసూన్యావేశయంతి ఆవేశయంతి ఇత్యావేశయంతి సహస్రపోషకం సుభగా సహస్రపోషమితి సహస్రపోషం సుభగా నరాణా సుభగేతి సుభగా నరాణా సా నః ఆగన్ గన్వర్చసా వర్చసా సంవిధానా సంవిధానేతి సంవిధానా అగ్నే సోమౌ ప్రథమౌ అగ్నే సోమావిత్యగ్నే సోమౌ ప్రథమౌ వీర్యేణ వీర్యేణ వసూన్ వసూన్ రుద్రాన్ రుద్రానాదిత్యాన్ ఆదిత్యానిహ ఇహ జిన్వతం జిన్వతమితి జిన్వతం మాధ్యగం హి పౌర్ణమాసం పౌర్ణమాసం విషేథాం పౌర్ణమాసమితి పౌర్ణమాసం విషేథాం బ్రహ్మణా బ్రహ్మణా వృద్ధౌ వృద్ధౌ సుకృతేన సుకృతేన సాతౌ సుకృతేనేతి సుకృతేన సాతావథ అథ అస్మభ్యం అస్మభ్యగం సహవీరాం అస్మభ్యమిత్యస్మాభ్యం సహవీరాగం రయిం సహవీరామితి సహవీరాం రయన్ని నియచ్చతం యచ్చతమితి యచ్చతం ఆదిత్యాశ్చ చాంగిరస అంగిరసశ్చ చాగ్నీన్ అగ్నీనా ఆదధత అదధతతే తే దర్శపూర్ణమాసౌ దర్శపూర్ణమాసౌ ప్ర దర్శపూర్ణమాసాది దర్శ పూర్ణమాసౌ ప్రైప్సన్ ఐప్సన్ తేషాం తేషామంగిరసాం అంగిరసాం నిరుప్తం నిరుప్తగం హవి నిరుప్తమితి ఉక్తం హవిరాసీత్ ఆసీదథ అథాదిత్యాః ఆదిత్యా ఏతౌ ఏతౌ హోమౌ హోమావపశ్యన్ అపశ్యంతౌ తావజుహవు రజుహవస్తత తతో వై వైతే తే దర్శపూర్ణమాసౌ దర్శపూర్ణమాసౌ పూర్వే దర్శపూర్ణమాసాదిదర్శ పూర్ణమాసౌ పూర్వ ఆలభంత అలభంత దర్శపూర్ణమాసౌ దర్శపూర్ణమాసావాలభమాన దర్శపూర్ణమాసావితి దర్శ పూర్ణమాసౌ ఆలభమాన ఏతౌ ఆలభమాన ఇత్యాలభమాన ఏతౌ హోమౌ హోమౌ పురస్తాత్ పురస్తాజ్జుహుయాత్ జుహుయాత్ సాక్షాత్ సాక్షాదేవ సాక్షాదితి సాక్షాత్ ఏవ దర్శపూర్ణమాసౌ దర్శపూర్ణమాసా వా దర్శపూర్ణమాసావితి దర్శ పూర్ణమాసౌ ఆలభతే లభతే బ్రహ్మవాదినః బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదిన ఇతి బ్రహ్మవాదినః వదంతి సహ సతు త్వయి త్వయి దర్శపూర్ణమాసౌ దర్శపూర్ణమాసా వా దర్శపూర్ణమాసావితి దర్శ పూర్ణమాసౌ ఆలభేత లభేతయః యేనయోః ఏనయోరనులోమం అనులోమం చ అనులోమమిత్యనులోమం చ ప్రతిలోమం ప్రతిలోమం చ ప్రతిలోమమితి ప్రతిలోమం చ విద్యాత్ విద్యాదితి ఇత్యమావాస్యాయాః మావాస్యాయా ఊర్ధ్వం మావాస్యాయా ఇత్యమావాస్యాయాః ఊర్ధ్వం తద్ తదనులోమం అనులోమం పూర్ణమాస్యై అనులోమమిత్యనులోమం పూర్ణమాస్యై ప్రతీచీనం పౌర్ణమాస్యాది పౌర్ణమాస్యై ప్రతీచీనం తద్ తత్ప్రతిలోమం ప్రతిలోమం యత్ ప్రతిలోమమితి ప్రతిలోమం యత్పౌర్ణమాసీం పౌర్ణమాసీం పూర్వాహం పౌర్ణమాసీమితి పౌర్ణమాసీం పూర్వామాలభేత ఆలభేత ప్రతిలోమం ఆలభేతేత్యాలభేత ప్రతిలోమేనౌ ప్రతిలోమోమం ఏనావా ఆలభేత లభేతామం అముమపక్షీయమాణం అపక్షీయమాణమను అపక్షీయమాణమిత్యపక్షీయమాణం అన్వత అపక్షీయేత క్షీయేత సారస్వతౌ సారస్వతౌ హోమౌ హోమౌ పురస్తాద్ పురస్తాజ్జుయాద్ జుయాద్వాస్యా వై సరస్వతీ సరస్వత్యనులోమం అనులోమమేవ అనులోమమిత్యనులోమం ఏవైనౌ ఏనావా ఆలభతే లభతేమం అమమాప్యాయమానం ఆప్యాయమానమను ఆప్యాయమానమిత్యాప్యాయమానం అన్వా తాప్యాయతే ప్యాయత ఆజ్ఞావైష్ణవం ఆజ్ఞావైష్ణవమేకాదశకపాలం ఆజ్ఞావైష్ణవమిత్యాజ్ఞావైష్ణవం ఏకాదశకపాలం పురస్తాద్ ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం పురస్తాన్ని నిర్వపేత్ వపేత్ సరస్వత్యై సరస్వత్యై చరుం చరగుం సరస్వతే సరస్వతే ద్వాదశకపాలం ద్వాదశకపాలం యత్ ద్వాదశకపాలమితి ద్వాదశకపాలం యదాజ్ఞేయ ఆజ్ఞేయో భవతి భవత్యగ్నిః అగ్నిర్వై వై యజ్ఞముఖం యజ్ఞముఖం యజ్ఞముఖం యజ్ఞముఖమితి యజ్ఞాముఖం యజ్ఞముఖమేవ యజ్ఞముఖమితి యజ్ఞాముఖం ఏ వృద్ధిం వృద్ధిం పురస్తాద్ పురస్తాద్ధర్తే ధర్తే యత్ యద్వైష్ణవ వైష్ణవో భవతి భవతి యజ్ఞ యజ్ఞో వై వై విష్ణు విష్ణుర్యజ్ఞం యజ్ఞమేవ ఏవారభ్య ఆరభ్య ప్ర ఆరభ్యేత్యారభ్య ప్రణరతే తనవే సరస్వత్యై సరస్వత్యై చరుః చరుర్భవతి భవతి సరస్వతే సరస్వతే ద్వాదశకపాలః ద్వాదశకపాలోమావాస్యా ద్వాదశకపాల ఇది ద్వాదశకపాలః అమావాస్యా వై మావాస్యేత్యమావాస్యా వై సరస్వతీ సరస్వతీ పూర్ణమాసః పూర్ణమాసః సరస్వాన్ పూర్ణమాస ఇది పూర్ణమాసః సరస్వాంతౌ తావేవ ఏవ సాక్షాద్ సాక్షాదా సాక్షాదితి సాక్షాద్ ఆరభతే ప్రభతర్ధ్నోతి ఋధ్నోత్యాభ్యాం ఆభ్యాం ద్వాదశకపాలః ద్వాదశకపాల సరస్వతే ద్వాదశకపాల ఇది ద్వాదశకపాలః సరస్వతే భవతి భవతి మిథునత్వాయ మిథునత్వాయ ప్రజాత్యై మిథునత్వాయేతి మిథునత్వాయ ప్రజాత్యై మిథునౌ ప్రజాత్యాయి ప్రజాత్యై మిథునౌ గావౌ గావౌ దక్షిణ దక్షిణ సమృద్ధి సమృద్ధ్యా ఇది సమృద్ధి ఋషయోర్వై వా ఇంద్రం ఇంద్రం ప్రత్యక్షం ప్రత్యక్షం న ప్రత్యక్షమితి ప్రతి అక్షం నాపశ్యన్ అపశ్యంతం తమ్ వసిష్ఠ వసిష్ఠ ప్రత్యక్షం ప్రత్యక్షమపశ్యత్ ప్రత్యక్షమితి ప్రతి అక్షం అపశ్యత్ సహ సోబ్రవీత్ అబ్రవీద్ బ్రాహ్మణం బ్రాహ్మణం తే వక్ష్యామి వక్ష్యామి యథా యథా త్వత్పురోహితాః త్వత్పురోహితాః ప్రజాః త్వత్పురోహితాః ఇది త్వత్ పురోహితాః ప్రజాః ప్రజనిష్యంతే ప్రజా ఇది ప్రజాః ప్రజనిష్యంతేథ ప్రజనిష్యంతేది ప్రజనిష్యంతే అథమా మేతరేభ్యః ఇతరేభ్య ఋషిభ్యః ఋషిభ్యో మా ఋషిభ్యేత్రిషిభ్యః మా ప్రవోచః వోచ ఇది తస్మై తస్మా ఏతాన్ ఏతాన్ సోమభాగాన్ సోమభాగాన్ అబ్రవీత్ స్తోమభాగానికి స్తోమాభాగాన్ అబ్రవీత్ తతః తతో వసిష్ఠ పురోహితాః వసిష్ఠ పురోహితాః ప్రజాః వసిష్ఠ పురోహితాః ఇది వసిష్ఠ పురోహితాః ప్రజాః ప్రజా ఇది ప్రజాః ప్రజాయంత అజాయంత తస్మాత్ తస్మాద్ వాసిష్ఠః వాసిష్ఠో బ్రహ్మ బ్రహ్మా కార్యః కార్యః ప్రైవ ఏవ జాయతే జాయతే రశ్మిః రశ్మిరసి అసి క్షయాయ క్షయాయ త్వా క్షయం క్షయం జిన్వ జిన్వేతి ఆహ దేవాః దేవా వై వై క్షయః క్షయో దేవేభ్యః దేవేభ్య ఏవ ఏవ యజ్ఞం యజ్ఞం ప్రాహ ఆహ ప్రేతిః ప్రేతిరసి ప్రేతిరితి ప్రాయతిః అసి ధర్మాయ ధర్మాయ త్వాధర్మం ధర్మం జిన్వ జిన్వేతి ఇత్యాహ ఆహ మనుష్యాః మనుష్యా వై వై ధర్మ ధర్మో మనుష్యేభ్యః మనుష్యేభ్య ఏవ ఏవ యజ్ఞం యజ్ఞం ప్రాహ ఆహానువితి అన్విజిరసి అన్విజిరిత్యనోవితిః అసి దివే దివే త్వా త్వాదివం దివం జిన్వ జిన్వేతి ఇత్యాహ ఆహైభ్యః ఏభ్య ఏవ ఏవ లోకేభ్యః లోకేభ్యో యజ్ఞం యజ్ఞం ప్రాహ ఆహ విషంభః ఇష్టంభోసి ఇష్టంభైతి వి స్తంభ అసి వృష్ట్యై వృష్ట్యై త్వా వృష్టిం వృష్టిం జిన్వ జిన్వేతి ఇత్యాహ ఆహ వృష్టిం వృష్టిమేవ ఏవావ అవరుంధే రుంధే ప్రవా ప్రవాసి ప్రవేతి ప్రవా అస్యనువా అనువాసి అనువేత్యనువా అసీతి ఇత్యాహ ఆహ విచనత్వాయ విచనత్వాయోషిక్ విచనత్వాయేతి విచనత్వాయ ఋషికసి అసి వసుభ్యః వసుభ్యస్త్వా వసుభ్యేతి వసుభ్యః త్వా వసూన్ వసూన్ జిన్వ జిన్వేతి ఇత్యాహ ఆహ అష్టౌ అష్టౌ వసవః వసవ ఏకాదశ ఏకాదశ రుద్రాః రుద్రా ద్వాదశ ద్వాదశాదిత్యాః ఆదిత్యా ఏతావంతః ఏతావంతో వై వై దేవాః దేవాస్తేభ్యః తేభ్య ఏవ ఏవ యజ్ఞం యజ్ఞం ప్రాహ ఆహౌజః ఓజోసి అసి పితృభ్యః పితృభ్యస్త్వా పితృభ్యరి పితృభ్యః త్వా పితృన్ పితృన్ జిన్వ జిన్వేతి ఇత్యాహ ఆహ దేవాన్ దేవానేవ ఏవ పితృన్ పితృనను అనుసం సంతనోతి తనోతి తంతుః తంతురసి అసి ప్రజాభ్యః ప్రజాభ్యస్త్వా ప్రజాభ్యరితి ప్రజాభ్యః త్వా ప్రజాః ప్రజాజిన్వ ప్రజా ఇతి ప్రజాః జిన్వేతి ఇత్యాహ ఆహ పితృన్ పితృనేవ ఏవ ప్రజాః ప్రజా అను ప్రజాది ప్రజాః అనుసం సందనోతి తనోతి ప్రతనాషాట్ ప్రతనాషాడసి వసి పశుభ్యః పశుభ్యస్త్వా పశుభ్యరితి పశుభ్యః త్వా పశూన్ పశూన్ జిన్వ జిన్వేతి ఇత్యాహ ఆహ ప్రజాః ప్రజా ఏవ ప్రజా ఇది ప్రజాః ఏవ పశూన్ పశూనను అనుసం సంతనోతి తనోతి రేవత్ రేవదసి అస్యోషధీభ్యః ఓషధీభ్యస్త్వా ఓషధీభ్యేత్యోషధీభ్యః త్వౌషధీః ఓషధీర్జిన్వ జిన్వేతి ఇత్యాహ ఆహౌషధీషు ఓషధీష్వేవ ఏవ పశూన్ పశూన్ ప్రతి ప్రతిష్టాపయతి స్థాపయత్యభిజిత్ అభిజిదసి అభిజిదిత్యభిజిత్ అసి యుక్తగ్రావా యుక్తగ్రావేంద్రాయ యుక్తగ్రావేతి యుక్తగ్రావా ఇంద్రాయ త్వా త్వేంద్రం ఇంద్రం జిన్వ జిన్వేతి ఇత్యాహ ఆహాభిజిత్యై అభిజిత్యా అధిపతిః అభిజిత్యా ఇత్యభిజిత్యై అధిపతిరసి అధిపతిరిత్యధిపతిః అసి ప్రాణాయ ప్రాణాయ త్వా ప్రాణాయేతి ప్రాణాయ త్వా ప్రాణం ప్రాణం జిన్వ ప్రాణవితి ప్రాణం జిన్వేతి ఇత్యాహ ఆహ ప్రజాసు ప్రజాస్వేవ ప్రజాస్వితి ప్రజాసు ఏవ ప్రాణాన్ ప్రాణాన్ దధాతి ప్రాణానితి ప్రాణాన్ దధాతి త్రివృత్ త్రివృతసి ప్రవృజతి త్రివృత్ అసి ప్రవృత్ ప్రవృతసి ప్రవృజతి ప్రవృత్ అసీతి ఇత్యాహ ఆహ మిథనత్వాయ మిథనత్వాయ సగుంరోహః మిథనత్వాయేతి మిథునత్వాయ సగుంరోహోసి సగుంరోహ ఇతి సంరోహః అసి నీరోహః నీరోహోసి నీరోహ ఇతి నీరోహః అసీతి ఇత్యాహ ఆహ ప్రజాత్యై ప్రజాత్యైవ సుఖః ప్రజాత్యాయి ప్రజాత్యై అసుకోసి అసి వేషశ్రీ వేషశ్రిరసి వేషశ్రీరితి వేషశ్రీ అసి వస్యష్టి వస్యష్టిరసి అసీతి ఇత్యాహ ఆహ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యాయి ప్రతిష్ఠిత్యై అగ్నినా దేవేన దేవేన ప్రతనాః ప్రతనా జయామి జయామి రాజత్రేణ రాజత్రేణ ఛందసా ఛందసా త్రివృతా త్రివృతా స్తోమేన త్రివృతేతి త్రివృతా స్తోమేన రథంతరేణ రథంతరేణ సాంనా రథంతరేణేతి రథంతరేణ సాంనా వషట్కారేణ వషట్కారేణ వజ్రేణ షషట్కారేణేతి వషట్కారేణ వజ్రేణ పౌర్వజాన్ పౌర్వజాన్ భ్రాతృవ్యాన్ పౌర్వజానితి పౌర్వజాన్ భ్రాతృవ్యానధరాన్ అధరాన్ బాధయామి బాధయామ్యవ అవైనాన్ ఏనాన్ బాధే బాధే ప్రతి ప్రత్యేనాన్ ఏనాన్నదే హృదయస్మిన్ అస్మిన్ క్షయే క్షయేస్మిన్ అస్మిన్ భూమిలోకే భూమిలోకే యః భూమిలోక ఇతి భూమిలోకే యోస్మాన్ అస్మాన్ వేష్టి వేష్టియం యం చ వయం వయం ఋష్మః ఋష్మో విష్ణోః విష్ణోః క్రమేణ క్రమేణాతి అత్యేనాన్ ఏనాం క్రామామి క్రామామీంద్రేణ ఇంద్రేణ దేవేన దేవేన ప్రతనాః ప్రతనా జయామి జయామి త్రైష్టుభేన త్రైష్టుభేన ఛందసా ఛందసా పంచదశేన పంచదశేన స్తోమేన పంచదశేనేతి పంచదశేన స్తోమేన బృహతా బృహతా సాంనా సాంనా విషట్కారేణ విషట్కారేణ వజ్రేణ విషట్కారేణేతి విషట్కారేణ వజ్రేణ సహజాన్ సహజాన్ విశ్వేభిః సహజానితి సహజాన్ విశ్వేభిర్దేవేభిః దేవేభిః ప్రతనాః రతనాజయామి దయామి జాగతేన జాగతేన ఛందసా ఛందసా సప్తదశేన సప్తదశేన స్తోమేన సప్తదశేనేతి సప్తదశేన స్తోమేన వామదేవ్యేన వామదేవ్యేన సామ్నా వామదేవ్యేనేతి వామదేవ్యేన సామ్నా వషట్కారేణ వషట్కారేణ వజ్రేణ వషట్కారేణేతి వషడేవారేణ వజ్రేణాపరజాన్ అపరజానింద్రేణ అపరజానిత్యపరాజాన్ ఇంద్రేణ సయుజ సయుజో వయమ్ సయుజ ఇది సాయుజ వయకం సా సహ్యామ వృతన్యత వృతన్యత ఇది వృతన్యత ఘంతో వృత్రాణి వృత్రాణ్యప్రతి అప్రతీత్యప్రతి విత్తే తే అగ్నే అగ్నే తేజ తేజస్తేన తేనాహం అహం తేజస్వీ తేజస్వీ భూయాసం భూయాసం యత్తే తే అగ్నే అగ్నే వర్చ వర్చస్తేన తేనాహం అహం వర్చస్వీ వర్చస్వీ భూయాసం భూయాసం యత్తే తే అగ్నే అగ్నేహర హరస్తేన తేనాహం అహగం హరస్వీ హరస్వీ భూయాసం భూయాసమితి భూయాసం ఏ దేవా దేవాయజ్ఞహన యజ్ఞహనో యజ్ఞముష యజ్ఞహన ఇది యజ్ఞాహన యజ్ఞముష పృథివ్యాం యజ్ఞముష ఇది యజ్ఞాముష పృథివ్యామధి అధ్యాసతే ఆసత ఇత్యాసతే అగ్నిర్మా మాతేభ్య తేభ్యో రక్షతు రక్షతు గచ్చేమ గచ్చేమ సుకృత సుకృతో భయం సుకృత ఇది సుకృత భయమితి భయం ఆగన్మ అగన్మ మిత్రావరుణా మిత్రావరుణావరేణ్యా మిత్రావరుణేది మిత్రావరుణా అరేణ్యా రాత్రీణాం రాత్రీణాం భాగ భాగో యువయో యువయోర్య యో అస్తి అస్తీత్యస్తి నాకం గృహానా గృహానా సుకృతస్య సుకృతస్య లోకే సుకృతస్యేతి సుకృతస్య లోకే తృతీయే తృతీయే పృష్ఠే పృష్ఠే అధి అధిరోచనే రోచనే దివ దివతి దివ ఏ దేవా దేవాయజ్ఞహన యజ్ఞహనో యజ్ఞముష యజ్ఞహన ఇది యజ్ఞహన యజ్ఞముషోంతరిక్షే యజ్ఞముష ఇది యజ్ఞాముష అంతరిక్షేధి అధ్యాసతే ఆసత ఇత్యాసతే వాయుర్మా మాతేభ్య తేభ్యో రక్షతు రక్షతు గచ్చేమ గచ్చేమ సుకృత సుకృతో భయం సుకృత ఇది సుకృత భయమితి భయం యాస్తే తే రాత్రీ రాత్రీ సవిత సవితర్దేవజానీ దేవజానీరంతరా దేవజానీరితి దేవాజానీ అంతరా ద్యావా పృథివీ ద్యావా పృథివీ వియంతి ద్యావా పృథివీ ఇది ద్యావా పృథివీ వియంతీతి వీయంతి గ్రహైశ్చర్వైర్ ప్రజయా ప్రజయాను ప్రజయేతి ప్రాజయా నగ్రే అగ్రే సువ సువో రుహాణా రుహాణాస్తరత తరతారజాగుంసి రజాగుంసీతి రజాగుంసి ఏ దేవా దేవాయజ్ఞహన యజ్ఞహనో యజ్ఞముష యజ్ఞహన ఇది యజ్ఞాహన యజ్ఞముషో దివి యజ్ఞముష ఇది యజ్ఞాముష దివ్యసి అధ్యాసతే ఆసత ఇత్యాసతే సూర్యో మాతేభ్య తేభ్యో రక్షతు రక్షతు గచ్చేమ గచ్చేమ సుకృత సుకృతో భయం సుకృత ఇది సుకృత భయమితి భయం ఏనేంద్రాయ ఇంద్రాయ సమభర సమభర ప్రయాగుంసి సమభర ఇది సమభర ప్రయాగస్యుత్తమేన ఉత్తమేన హవిషా ఉత్తమేనేత్యుత్తమేన హవిషా జాతవేద జాతవేద ఇది జాతవేద తేనాగ్నే అగ్నే త్వం త్వముత ఉత వర్ధయ వర్ధయేమం ఇమగం సజాతానాహం సజాతానాశ్రేష్ఠే సజాతానామితి సా జాతానాహం శ్రేష్ఠ్యా ఆధేహి ధ్యేహ్యేనం ఏనమిత్యేనం యజ్ఞహనో వై యజ్ఞహన ఇది యజ్ఞాహన వై దేవా దేవాయజ్ఞముష యజ్ఞముషః సంతి యజ్ఞముష ఇది యజ్ఞాముషః సంతి తే తేషు ఏషు లోకేషు లోకేష్వాసతే ఆసత ఆదదానా ఆదదానా విమధ్మానా ఆదదానా ఇత్యాదదానా విమధ్మానాయ విమధ్మానా ఇది విమధ్మానా యో దదాతి దదాతి యః యో యజతే యజతే తస్య తస్యేతి తస్య ఏ దేవా దేవాయజ్ఞహనః యజ్ఞహనః పృథివ్యాం యజ్ఞహన ఇది యజ్ఞాహనః పృథివ్యామధి అధ్యాసతే ఆసతే యే అంతరిక్షే అంతరిక్షే యే దివి దివీతి ఇత్యాహ ఆహేమాన్ ఇమానేవ ఏవ లోకాన్ లోకాగస్తీర్త్వా తీర్త్వా సగృహః సగృహః సపశుః సగృహ ఇది సాగృహః సపశుః సువర్గం సపశుమితి సాపశుః సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకమేతి ఏత్యత అపవై వై సోమేన సోమేనే జానాత్ విజానాద్దేవతా దేవతాశ్చ యజ్ఞ యజ్ఞశ్చ చక్రామంతి కామంత్యాగ్నేయం ఆగ్నేయం పంచకపాలం పంచకపాలముదవసానీయం పంచకపాలమితి పంచాకపాలం ఉదవసానీయం ని ఉదవసానీయమిత్యుదవసానీయం నిర్వపేత్ అపేదగ్ని అగ్నిః సర్వాః సర్వా దేవతాః దేవతాః పాంక్తః పాంక్తో యజ్ఞః యజ్ఞో దేవతాః దేవతాశ్చ చైవ ఏవ యజ్ఞం యజ్ఞం చ చావ అవరుంధే రుంధే గాయత్రః గాయత్రో వై వా అగ్నిః అగ్నిర్గాయత్రఛందాః గాయత్రఛందాస్తం గాయత్రఛంద ఇతి గాయత్రఛందాః తంఛందసా ఛందసా వి వ్యర్థయతి అర్థయతి యత్ యత్ పంచకపాలం పంచకపాలం కరోతి పంచకపాలమితి పంచాకపాలం కరోత్యష్టాకపాల అష్టాకపాల కార్య అష్టాకపాల ఇత్యష్టాకపాల కార్యోష్టాక్షర అష్టాక్షరా గాయత్రీ అష్టాక్షరేత్యష్టాక్షర గాయత్రీ గాయత్ర గాయత్రోగ్ని అగ్నిర్గాయత్రఛందా గాయత్రఛందా స్వేన గాయత్రఛందా ఇది గాయత్రఛందా స్వేనైవ ఏవైనం ఏనం ఛందసా ఛందసా సమ్ సమర్థయతి అర్థయతి పంక్త్యౌ పంక్త్యౌ యాజ్యానువాక్యే యాజ్యానువాక్యే భవతః యాజ్యానువాక్యే ఇది యాజ్యానువాక్యే భవతః పాంక్తః పాంక్తో యజ్ఞః యజ్ఞస్తేన తేనైవ ఏవ యజ్ఞాత్ యజ్ఞాన్న నైతి ఏతీత్యేతి సూర్యో మా దేవః దేవో దేవేభ్యః దేవేభ్యః పాతు పాతు వాయుః వాయురంతరిక్షాత్ అంతరిక్షాద్యజమానః యజమానోగ్నిః అగ్నిర్మా మా పాతు పాతు చక్షుషః చక్షుష ఇది చక్షుషః సక్షశూష శూష సవితః సవితర్విశ్వదర్శనే విశ్వదర్శన ఏతేభిః విశ్వదర్శన ఇది విశ్వాచర్షణే ఏతేభిః సోమ సోమ నామభిః నామభిర్విధేమ నామభిరితి నామాభిః విధేమతే ఏతేభిః ఏభిః సోమ సోమ నామభిః నామభిర్విధేమ నామభిరితి నామాభిః విధేమతే తైతి తే అహం పరస్తాత్ పరస్తాదహం అహమవస్తాత్ అవస్తాదహం అహం జ్యోతిష జ్యోతిషాది వితమః అమోవార అవారేతి వవార యదంతరిక్షం అంతరిక్షం తత్ తదు ఉమే మే పితా పితా భూత్ అభూదహం అహగం సూర్యం సూర్యముభయతః ఉభయతో దదర్శ దదర్శాహం అహం భూయాసం భూయాసముత్తమః ఉత్తమః సమానానాహం ఉత్తమ ఇత్యుతమః సమానానామా ఆ సముద్రాత్ సముద్రాదా ఆంతరిక్షాత్ అంతరిక్షాత్ ప్రజాపతిః ప్రజాపతిరుదధిం ప్రజాపతిరితి ప్రజాపతిః ఉదధిం చావయాతి ఉదధిమిత్యుదాధిం చావయాతీంద్రః ఇంద్రః ప్రస్నౌతు స్నౌతు మరుతః మరుతో వర్షయంతు వర్షయంతూత్ ఉన్నంభయ నంభయ పృథివీం పృథివీం భింధి భింధీదం ఇదం దివ్యం దివ్యం నభః నభరిది నభః ఉద్నో దివ్యస్య దివ్యస్య నః నో దేహి దేహీశానః ఈశానో వి విసృజ సృజాకృతిం ధృతిమితి ధృతిం పశవో వై వా ఏతే యత్ యదాదిత్యః ఆదిత్య ఏష రుద్రః రుద్రో యత్ యదగ్నిః అగ్నిరోషధీః ఓషధీః ప్రాస్య ప్రాస్యాగ్నౌ ప్రాస్యేతి ప్రాస్య అగ్నావాదిత్యం ఆదిత్యం జుహోతి జుహోతి రుద్రాత్ రుద్రాదేవ ఏవ పశూన్ పశూనంతః అంతర్దధాతి అధాత్యథో అథో ఓషధీషు అథో ఇత్యథో ఓషధీష్వేవ ఏవ పశూన్ పశూన్ ప్రతి ప్రతిష్టాపయతి స్థాపయతి కవిః కవిర్యజ్ఞస్య యజ్ఞస్య వి వితనోతి తనోతి పంథానాం పంథాన్నాగస్య నాగస్య పృష్ఠే పృష్ఠే అధి అధిరోచనే రోచనే దివః దివ ఇతి దివః ఏన హవ్యం హవ్యం వహసి వహసి యాసి యాసి దూతః దూత ఇతః ఇతః ప్రచేతాః ప్రచేతా అమృతః ప్రచేతా ఇతి ప్రచేతాః అమృతః సనీయాన్ సనీయానితి సనీయాన్ యాస్తే తే విశ్వాః విశ్వాః సమిధః సమిధః సంతి సమిధ ఇతి సంధః సంత్యగ్నే అగ్నేయాః యాః పృథివ్యాం పృథివ్యాం బర్హిషి బర్హిషి సూర్యే సూర్యేయాః యా ఇతి యాః తాస్తే తే గచ్చంతు గచ్చంత్వాహుతిం ఆహుతిం ఘృతస్య ఆహుతిమిత్యాహుతిం ఘృతస్య దేవాయతే దేవాయతే యజమానాయ దేవాయత ఇతి దేవాయతే యజమానాయ శర్మ శర్మేతి శర్మ ఆశాసాన సువీర్యం ఆశాసాన ఇత్యాశాసాన సువీర్యగం రాజ సువీర్యమితి సువీర్యం రాజస్పోషం పోషగ్ స్వశ్రియం స్వశ్రియమితి సు అశ్రియం బృహస్పతినారాజ రాజాస్వగాకృతః స్వగాకృతో మహ్యం స్వగాకృతైః స్వగాకృతః మహ్యం యజమానాయ యజమానాయ తిష్ఠ తిష్ఠేతి తిష్ఠ సంద్వా త్వా నశ్యామి నశ్యామి పయసా పయసా ఘృతేన ఘృతేన సమ్ సంద్వా త్వా నశ్యామి నశ్యామ్యపః అప ఓషధీభిః ఓషధీభిరిత్యోషధీభిః సంద్వా త్వా నశ్యామి నశ్యామి ప్రజయా ప్రజయాహం ప్రజయేతి ప్రజయా అహమద్య అద్య సా దీక్షితా దీక్షితా సనవః సనవో వాజం వాజమస్మే అస్మే ఇత్యస్మే ప్రయితో ఏతు బ్రహ్మణః బ్రహ్మణస్పత్నీః పత్నీ వేదిం వేదిం వరుణేన వరుణేన సీదతు సీదత్విది సీదతు అథాహం అహమనుకామినీః అనుకామినీ స్వే అనుకామినీత్యనుకామినీ స్వే లోకే లోకే విషై ఇషా ఇహ ఇహేతీహ సుప్రజసస్త్వా సుప్రజస ఇది సుప్రజసః త్వా వయమ్ వయకుం సుపత్నీః సుపత్నీరుప సుపత్నీరితి సుపత్నీః ఉప సేదిమ సేదిమేతి సేదిమ అర్ధే సపద్మదంభనం సపద్మదంభనమదర్ధాస సపద్మదంభనమితి సపద్మాదంభనం అదర్ధాసో అదాభ్యం అదాభ్యమిత్యదాభ్యం ఇమం వి విష్యామి శ్యామి వరుణస్య వరుణస్య పాశం పాశయ్యం యమవర్ధ్నీత అబధ్నీత సవిత సవిత సుకేత సుకేత ఇతి సుకేత ధాతుశ్చ యోనౌ యోనౌ సుకృతస్య సుకృతస్య లోకే సుకృతస్యేతి సుకృతస్య లోకే స్యోనం స్యోనం మే మే సహ సహ ప్రత్యా ప్రత్యాకరోమి కరోమీతి కరోమి రేహి ఇహ్యుదేహి ఉదేహ్యుతస్య ఉదేహీత్యుతేహి ఋతస్య వామీ వామీరను అన్వగ్నిః అగ్నిస్తే తేగ్రం అగ్రన్నయతు నయత్వదితిః అదితిర్మధ్యం మధ్యం దదతాం దదతాం రుద్రావసృష్టా రుద్రావసృష్టాసి రుద్రావసృష్టేతి రుద్ర అవసృష్టా అసి యువా యువా నామ నామమా మా హిగుంసీః హిగుంసీర్వసుభ్య వసుభ్యో రుద్రేభ్య వసుభ్య ఇది వసుభ్య రుద్రేభ్య ఆదిత్యేభ్య ఆదిత్యేభ్యో విశ్వేభ్య విశ్వేభ్యో ఓ దేవేభ్య దేవేభ్య పన్నేజనీ పన్నేజనీర్గృహామి పన్నేజనీరితి పన్నేజనీ గృహామి యజ్ఞాయ యజ్ఞాయ వః పన్నేజనీ పన్నేజనీ సాధయామి పన్నేజనీరితి పన్నేజనీ సాధయామి విశ్వస్య విశ్వస్య తే ఏ విశ్వావతః విశ్వావతో వృష్ణియావతః విశ్వావత ఇది విశ్వావతః వృష్ణియావతస్తవ వృష్ణియావత ఇది వృష్ణియావతః తవాగ్నే అగ్నే వామీ వామీరను అను సందృశి సందృశి విశ్వా సందృశీతి సందృశి విశ్వావేతాగుంసి వేతాగుంసి ధిషీయ ధిషీయాగన్ అగన్ దేవాన్ దేవాన్ యజ్ఞ యజ్ఞోని దేవీ దేవీర్దేవేభ్య దేవేభ్యో యజ్ఞం యజ్ఞమశిషన్ అశిషన్నస్మిన్ అస్మిన్ సంవృతి సంవృతి యజమానే యజమాన ఆశిష ఆశిష స్వాహాకృతా ఆశిష ఇత్యాశిష స్వాహాకృతా సముద్రేష్టా స్వాహాకృతా స్వాహాకృతా సముద్రేష్టా గంధర్వం సముద్రేష్టా ఇది సముద్రేస్థా గంధర్వమా ఆతిష్టత తిష్టతాను అన్విత్యను వాతస్య పద్మన్ పద్మన్నిడ ఇడ ఈడితా ఈడితాడితా వషట్కారో వై వషట్కార ఇది వషట్కార వై గాయత్ర్యై గాయత్ర్యై శిర శిరోచ్ఛినత్ అచ్చినత్తస్యై తస్యై రసః రసః పరా పరావదత్ అవదత్స స పృథివీం పృథివీం ప్రావిశత్ అవిషత్స సఖదిర ఖదిరోభవత్ అభివద్యస్య యస్య ఖాదిర ఖాదిరస్రువ స్రువోభవతి భవతి ఛందసాం ఛందసామేవ ఏవ రసేన రసేనావ అవద్యతి యతి సరసా సరసా అస్య సరసా ఇతి సా రసా అస్యాహుతయః ఆహుతయో భవంతి ఆహుతయ ఇత్యాహుతయః భవంతి తృతీయస్యాం తృతీయస్యామితః ఇతో దివి దివి సోమ సోమ ఆసీత్ ఆసీత్తం తం గాయత్రీ గాయత్ర్యా ఆహరత్ అహరత్ తస్య తస్య పర్ణం పర్ణమచ్ఛిద్యత అచ్ఛిద్యత తత్ తత్పర్ణః పర్ణోభవత్ అభవత్తత్ తత్పర్ణస్య పర్ణస్య పర్ణత్వం పర్ణత్వం యస్య పర్ణత్వమిది పర్ణాత్వం యస్య పర్ణమయీ పర్ణమయీ జుహూః పర్ణమయీతి పర్ణామయీ జుహోర్భవతి భవతి సౌమ్యాః సౌమ్యాః అస్య అస్యాహుతయః ఆహుతయో భవంతి ఆహుతయ ఇత్యాహుతయః భవంతి జుషంతే జుషంతే అస్య అస్య దేవాః దేవా ఆహుతీ ఆహుతిర్దేవా ఆహుతిరిత్యాహుతి దేవా వై వై బ్రహ్మన్ బ్రహ్మన్న వదంత అవదంత తత్పర్ణ పర్ణ ఉప ఉపాశృణోత్ అశృణోత్ సుశ్రవా సుశ్రవా వై సుశ్రవా ఇది సుశ్రవా వై నామ నామయ పర్ణమయీ పర్ణమయీ జుహూ పర్ణమయీతి పర్ణామయీ జుహుర్భవతి భవతి న పాపం పాపగ్రిశ్లోకం శ్లోకం శృణోతి శృణోతి బ్రహ్మ బ్రహ్మ వై వై పర్ణ పర్ణో విడ్ విణ్మరుద మరుతోన్నం అన్నం విడ్ విణ్మారుత మారుతో అశ్వత్థ అశ్వత్థో యస్య పర్ణమయీ పర్ణమయీ జుహూ పర్ణమయీతి పర్ణామయీ జుహుర్భవతి భవత్యాశ్వత్థీ ఆశ్వత్యుపభృద్ ఉపభృద్బ్రహ్మణ ఉపభృదిత్యుపభృద్ బ్రహ్మణైవ ఏవాన్నం అన్నమవ అవరుంధే రుంధేథో అథో బ్రహ్మ అథో ఇత్యథో బ్రహ్మైవ ఏవ విశి విశ్యధి అధ్యూహతి ఊహతి రాష్ట్రం రాష్ట్రం వై వై పర్ణ పర్ణో విడ విడశ్వత్థ అశ్వత్థో యత్పర్ణమయీ పర్ణమయీ జుహూ పర్ణమయీతి పర్ణామయీ జుహోర్భవతి భవత్యాశ్వత్థీ ఆశ్వత్యుపభృద్ ఉపభృద్రాష్ట్రం ఉపభృదిత్యుపభృద్ రాష్ట్రమేవ ఏవ విశి విశ్యధి అధ్యూహతి ఊహతి ప్రజాపతి ప్రజాపతిర్వై ప్రజాపతిర్ప్రజాపతి వా అజుహోర్ అజుహోత్సా సాయత్ర ఎత్రాహుతి ఆహుతి ప్రత్యతిష్టత్ ఆహుతిరిత్యాహుతి ప్రత్యతిష్టత్త ప్రత్యతిష్టతి ప్రతి అతిష్టత్ తదో వికంకత వికంకత ఉత్ వికంకత ఇది వికంకత ఉదతిష్టత్ అతిష్టత్ర తత ప్రజా ప్రజా అసజత ప్రజా ఇది ప్రజా అసజత వికంకతి వికంకతి ధ్రువా ధ్రువా భవతి భవతి ప్రతి ప్రత్యేవ ఏవాస్య అస్యాహుతయ ఆహుతయస్తిష్ఠంతి ఆహుతయ ఇత్యాహుతయ తిష్టంత్యథో అథో ప్ర అథో ఇత్యథో ప్రైవ ఏవ జాయతే జాయత ఏతత్ ఏతద్వై వై సృజాం సృజాగం రూపం రూపం యస్య యస్యైవగం రూపాః ఏవగం రూపాః సృజః ఏవగం రూపాః ఇత్యేవం రూపాః సృజో భవంతి భవంతి సర్వాణి సర్వాణ్యేవ ఏవైనం ఏవగం రూపాణి రూపాణి పశూనాం పశూనాముప ఉపతిష్టంతే తిష్టంతే నాస్య అస్యాపరూపం అపరూపమాత్మన్ అపరూపమిత్యపారూపం ఆత్మన్ జాయతే జాయత ఇది జాయతే ఉపయామగృహీతోసి ఉపయామగృహీత ఇత్యుపయామాగృహీత అసి ప్రజాపతయే ప్రజాపతయే త్వా ప్రజాపతయే ప్రజాపతయే త్వాజ్యోతిష్మతే జ్యోతిష్మతే జ్యోతిష్మంతం జ్యోతిష్మందం గృహ్ణామి గృహ్ణామి రక్షాయ రక్షాయ దక్షవృధే దక్షవృధే రాతం దక్షవృధ ఇది దక్షావృధే రాతం దేవేభ్యేభ్యో అగ్నిజిహ్వేభ్య అగ్నిజిహ్వేభ్యస్వా అగ్నిజిహ్వేభ్యైత్యగ్నిజిహ్వేభ్యర్తాయుభ్యతాయుభ్యైంద్రజ్యేష్ఠేభ్య రతాయుభ్యైత్రితాయోభ్య ఇంద్రజ్యేష్ఠేభ్యో వరుణరాజుభ్య ఇంద్రజ్యేష్ఠేభ్యైతి ఇంద్రజ్యేష్ఠేభ్య వరుణరాజభ్యో వాదాభ్య వరుణరాజభ్యై వరుణరాజాభ్య వాదాభ్య పర్జన్యాత్మభ్య వాతాభ్యై వాతాభ్య పర్జన్యాత్మభ్యో ద్వే పర్జన్యాత్మభ్యై పర్జన్యాత్మాభ్య ద్వే త్వాంతరిక్షాయ అంతరిక్షాయ త్వా పృథివ్యై పృథివ్యై త్వాప అపేంద్ర ఇంద్రద్విషద విషదో మన మనోప అపజిజ్యాసత జిజ్యాసతో జి జహ్యప అపయ యోన నోరాతీయతి అరాతీయతి తమ్ తంజి జహి ప్రాణాయ ప్రాణాయ త్వా ప్రాణాయేతి ప్రాణాయ త్వాపానాయ అపానాయ త్వా అపానాయేత్యపానాయ త్వా వ్యానాయ వ్యానాయ త్వా వ్యానాయేతి విహనాయ త్వాసతే సతే త్వా త్వాసతే అసతే త్వా త్వాభ్య అభ్యస్త్వా అభ్యైత్యభ్య ఔషధీభ్య ఔషధీభ్యో విశ్వేభ్య ఔషధీభ్యైత్యోషధీభ్య విశ్వేభ్యస్త్వా త్వా భూతేభ్య భూతేభ్యో యతః యతః ప్రజాః ప్రజా అఖిద్రాః ప్రజా ఇది ప్రజాః అఖిద్రా అజాయంత అజాయంత తస్మై తస్మై త్వా త్వా ప్రజాపతయే ప్రజాపతయే విభూదావన్నే ప్రజాపతయే ఇది ప్రజాపతయే విభూదావన్నే జ్యోతిష్మతే విభూదావన్న ఇది విభూదావన్నే జ్యోతిష్మతే జ్యోతిష్మంతం జ్యోతిష్మంతం జుహోమి జుహోమీతి జుహోమి యాం వై వా అధ్వర్యు అధ్వర్యుశ్చ యజమానః యజమానశ్చ స దేవతాహం దేవతామంతరితః అంతరితస్తస్యై అంతరిత ఇత్యంతః ఇతః తస్యా ఆవృష్ట్యేతే వృష్ట్యేతే ప్రజాపత్యం వృష్ట్యేతే ఇది వృష్ట్యేతే ప్రజాపత్యం దధిగ్రహం ప్రజాపత్యమిది ప్రజాపత్యం దధిగ్రహం గృహీయాత్ దధిగ్రహమిది గ్రహం గృహీయాత్ ప్రజాపతిః ప్రజాపతిః సర్వాః ప్రజాపతిరిది ప్రజాపతిః సర్వా దేవతాః దేవతా దేవతాభ్యః దేవతాభ్య ఏవ ఏవని నిన్హువాతే నువాతే జ్యేష్ఠః నువాతేరిన్హువాతే జ్యేష్ఠో వై వా ఏష గ్రహాణాం గ్రహాణాం యస్య యస్యైషః ఏష గృహ్యతే గృహ్యతే జ్యేష్ఠ్యం జ్యేష్ఠ్యమేవ ఏవ గచ్చతి గచ్చతి సర్వాసాం సర్వాసాం వై వా ఏతత్ ఏతద్దేవతానాం దేవతానాగం రూపం రూపం యత్ యదేషః ఏష గ్రహః గ్రహో యస్య యస్యైషః ఏష గృహ్యతే గృహ్యతే సర్వాణి సర్వాణ్యేవ ఏవైనం ఏనగం రూపాణి రూపాణి పశూనాం పశూనాముప ఉపతిష్టంతే తిష్టంత ఉపయామగృహీతః ఉపయామగృహీతోసి ఉపయామగృహీత ఇత్యుపయామగృహీతః అసి ప్రజాపతయే ప్రజాపతయే త్వా ప్రజాపతయేతి ప్రజాపతయే త్వా జ్యోతిష్మదే జ్యోతిష్మదే జ్యోతిష్మంతం జ్యోతిష్మంతం గృహ్ణామి గృహ్ణామీతి ఇత్యాహ ఆహ జ్యోతిః జ్యోతిరేవ ఏవైనం ఏనగం సమానానాం సమానానాం కరోతి కరోత్యగ్నిజిహ్వేభ్యః అగ్నిజిహ్వేభ్యస్త్వ అగ్నిజిహ్వేభ్యైత్యగ్నిజిహ్వేభ్యః త్వర్తాయుభ్యః కృతాయుభ్యైతి కృతాయుభ్యైత్రితాయుభ్యః ఆహైతావతీ ఏతావతీర్వై వై దేవతాః దేవతాస్తాభ్యః తాభ్య ఏవ ఏవైనం ఏనగం సర్వాభ్యః సర్వాభ్యో గృహ్ణాతి గృహ్ణాత్యప అపేంద్ర ఇంద్రద్విషతః విషతో మనః మన ఇది ఇత్యాహ ఆహ భ్రాతృవ్యాపనుత్యై భ్రాతృవ్యాపనుత్యై ప్రాణాయ భ్రాతృవ్యాపనుత్యా ఇది భ్రాతృవ్యాపనుత్యై ప్రాణాయ త్వా ప్రాణాయేతి ప్రాణాయ పానాయ అపానాయ త్వా పానాయేత్యపానాయ త్వేతి ఇత్యాహ ఆహ ప్రాణాన్ ప్రాణానేవ ప్రాణానిది ప్రాణాన్ ఏవ యజమానే యజమానే దధాతి దధాతి తస్మై తస్మై త్వా త్వా ప్రజాపతయే ప్రజాపతయే విభూదావున్నే ప్రజాపతయేతి ప్రజాపతయే విభూదావున్నే జ్యోతిష్మదే విభూదావున్న ఇది విభూదావున్నే జ్యోతిష్మదే జ్యోతిష్మంతం జ్యోతిష్మంతం జుహోమి జుహోమీతి ఇత్యాహ ఆహ ప్రజాపతిః ప్రజాపతిః సర్వాః ప్రజాపతిరిది ప్రజాపతిః సర్వా దేవతాః దేవతాః సర్వాభ్యః సర్వాభ్య ఏవ ఏవైనం ఏనం దేవతాభ్యః దేవతాభ్యో జుహోతి జుహోత్యాజ్యగ్రహం ఆజ్యగ్రహం గృహీయాత్ ఆజ్యగ్రహమిత్యాజ్యగ్రహం గృహీయాత్ తేజస్కామస్య తేజస్కామస్య తేజ తేజస్కామస్యేతి తేజ కామస్య తేజో వై వాజ్యం ఆజ్యం తేజస్వీ తేజస్వేవ ఏవ భవతి భవతి సోమగ్రహం సోమగ్రహం గృహీయాత్ సోమగ్రహమితి సోమాగ్రహం గృహీయాద్ బ్రహ్మవర్చసకామస్య బ్రహ్మవర్చసకామస్య బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసకామస్యేతి బ్రహ్మవర్చస కామస్య బ్రహ్మవర్చసం వై బ్రహ్మవర్చసమితి బ్రహ్మవర్చసం వై సోమ సోమో బ్రహ్మవర్చసీ బ్రహ్మవర్చస్యేవ బ్రహ్మవర్చసీతి బ్రహ్మవర్చసీ ఏవ భవతి భవతి రథిగ్రహం రథిగ్రహం గృహీయాత్ రథిగ్రహమితి రథిగ్రహం గృహీయాత్ పశుకామస్య పశుకామస్యోర్గ్ పశుకామస్యేతి పశుకామస్య ఊర్ఘ్వై వై దధి దధ్యూర్గ్ ఊర్పశవ పశవ ఊర్ధ్య ఊర్జైవ ఏవాస్మై అస్మా ఊర్జం ఊర్జం పశూన్ పశూనవ అవరుంధ్రే రుంధైతి రుంధ్రే త్వే క్రతుం త్వే క్రతుమపి అపి వృంజంతి వృంజంతి విశ్వే విశ్వే ద్విః ద్విర్యత్ యదేతే ఏతే త్రిః త్రిర్భవంతి భవంత్యూమాః ఊమా ఇత్యూమాః స్వాదో స్వాదీయః స్వాదీయ స్వాదునా స్వాదునా సృజ సృజసం సమతః అత ఊషు సుమధు మధు మధునా మధునాభి అభియోధి యోధీతి యోధి ఉపయామగృహీతోసి ఉపయామగృహీతైత్యుపయామగృహీతః అసి ప్రజాపతయే ప్రజాపతయే త్వా ప్రజాపతయేరి ప్రజాపతయేః త్వాజుష్టం జుష్టం గృహ్ణామి గృహ్ణామ్యేషః ఏషతే తే యోనిః యోనిః ప్రజాపతయే ప్రజాపతయే త్వా ప్రజాపతయేది ప్రజాపతయే త్వేతి ప్రాణగ్రహాన్ గృహ్ణాతి ప్రాణగ్రహానిది ప్రాణగ్రహాన్ గృహ్ణాత్యేతావత్ ఏతావద్వై వా అస్తి అస్తి యావత్ యావదేతే ఏతే గ్రహాః గ్రహా స్తోమాః స్తోమాశ్చందాగుంసి ఛందాగుంసి పృష్ఠాని పృష్ఠాని దిశః దిశో యావత్ యావదేవ ఏవాస్తి ఆస్తి తత్ తదవ అవరుంధే రుంధే జ్యేష్ఠాః జ్యేష్ఠా వై వా ఏతాన్ ఏతాన్ బ్రాహ్మణాః బ్రాహ్మణాః పురా పురా విదాం విదామక్రన్ అక్రందస్మాత్ తస్మాత్ తేషాం తేషాకం సర్వాః సర్వాదిశః ఇషోభిజితాః అభిజితా అభూవన్ అభిజితా ఇత్యభిజితాః అభూవన్ యస్య యస్యైతే ఏతే గృహ్యంతే గృహ్యంతే జ్యేష్ఠ్యం జ్యేష్ఠ్యమేవ ఏవ గచ్చతి గచ్చత్యభి అభిదిశః ఇషోజయతి జయతి పంచ పంచ గృహ్యంతే గృహ్యంతే పంచ పంచదిశః దిశః సర్వాసు సర్వాస్వేవ ఏవ దిక్షు దిక్షుర్ధ్వమంతి ఉర్ధ్వమంతి నవ నవ నవ నవ గృహ్యంతే నవ నవేతి నవ నవ గృహ్యంతే నవ నవ వై వై పురుషే పురుషే ప్రాణాః ప్రాణాః ప్రాణాన్ ప్రాణాది ప్రాణాః ప్రాణానేవ ప్రాణానిది ప్రాణాన్ ఏవ యజమానేషు యజమానేషు దధతి దధతి ప్రాయణీయే ప్రాయణీయే చ ప్రాయణీయ ఇది ప్రాయణీయే చోదయనీయే ఉదయనీయే చ ఉదయనీయ ఇత్యుదయనీయే చ గృహ్యంతే గృహ్యంతే ప్రాణాః ప్రాణా వై ప్రాణాది ప్రాణాః వై ప్రాణగ్రహాః ప్రాణగ్రహాః ప్రాణైః ప్రాణగ్రహా ఇది ప్రాణగ్రహాః ప్రాణైరేవ ప్రాణైరిది ప్రాణైః ఏవ ప్రయంతి ప్రయంతి ప్రాణైః ప్రయంతేతి ప్రాయంతి ప్రాణైరుత్ ప్రాణైరిది ప్రాణైః ఉద్యంతి యంతి దశమే దశమేహన్ అహం గృహ్యంతే గృహ్యంతే ప్రాణాః ప్రాణా వై ప్రాణా ఇది ప్రాణాః వై ప్రాణగ్రహాః ప్రాణగ్రహాః ప్రాణేభ్యః ప్రాణగ్రహా ఇది ప్రాణగ్రహాః ప్రాణేభ్యః ఖలు ప్రాణేభ్య ఇది ప్రాణేభ్యః ఖలు వై వా ఏతత్ ఏతత్ ప్రజాః ప్రజాయంతి ప్రజా ఇది ప్రజాః యంతి యత్ యద్వామదేవ్యం వామదేవ్యం యోనేః వామదేవ్యమిది వామదేవ్యం యోనేశ్చ్యవతే శ్యవతే దశమే దశమేహన్ అహన్ వామదేవ్యం వామదేవ్యం యోనేః వామదేవ్యమిది వామదేవ్యం యోనేశ్చ్యవతే శ్యవతే యద్దశమే దశమేహన్ అహం గృహ్యంతే గృహ్యంతే ప్రాణేభ్యః ప్రాణేభ్య ఏవ ప్రాణేభ్య ఇది ప్రాణేభ్యః ఏవ తత్ తత్ప్రజాః ప్రజాన ప్రజా ఇది ప్రజాః నయంతి నయంతీతి యంతి తదేవం దేవం దేవ్యా దేవ్యా ధియా ధియా భరత భరతా జాతవేదసం జాతవేదసమితి జాతా వేదసం అవ్యాన నో రక్షత్ రక్షదానుషగ్ ఆనుషగిత్యానుషగ్ అయమో ఉష్యః స్య ప్రదేవయుః దేవయుర్హోతాః దేవయురిచి దేవాయుః హోతా యజ్ఞాయ యజ్ఞాయ నీయతే నీయత ఇది నీయతే రథో నయోః యోరభీవృతః అభీవృతో ఘృణీవాన్ అభీవృత ఇత్యభీవృతః ఘృణీవాన్ చేతతి చేతదిత్మనాః త్మనేదిత్మనాః అయమగ్నిః అగ్నిరురుష్యతి ఉరుష్యత్యమృతాత్ అమృతాదివ ఇవ జన్మనః జన్మన ఇది జన్మనః సహసశ్చిత్ చేత్సహీయాన్ సహీయాన్ దేవః దేవో జీవాతవే జీవాతవే కృతః కృత ఇది కృతః ఇడాయాస్త్వా త్వా పదే పదే వయమ్ వయన్నాభా నాభా పృథివ్యాః పృథివ్యా అధి అధీతి జాతవేదోని జాతవేద ఇది జాతవేద ఇధీమహి ధీమహే అగ్నే హవ్యాయ హవ్యాయ ఓఢవే ఓఢవ ఇది ఓఢవే అగ్నే విశ్వేభిః విశ్వేభిః స్వనీక స్వనీక దేవైః స్వనీకేతి సో అనీక దేవైరూర్ణావందం ఊర్ణావందం ప్రథమః ఊర్ణావందమిత్యూర్ణావందం ప్రథమసీద సీదయోనిమ్ యోనిమితి యోనిమ్ కులాయనం ఘృతవంతం ఘృతవంతకం సవిత్రే ఘృతవంతమితి ఘృతావంతం సవిత్రే యజ్ఞం యజ్ఞం నయ యజమానాయ యజమానాయ సాధు సాధ్వితి సాధు సీదహోద హోదస్వే స్వఉ లోకే లోకే చికిత్వాన్ చికిత్వాన్ సాధయ సాధయా యజ్ఞం యజ్ఞం సుకృతస్య సుకృతస్య యోనౌ సుకృతస్యేతి సుకృతస్య యో నావితి యోనౌ దేవావీర్దేవాన్ దేవావీరిది దేవావీః దేవార్హవిషా హవిషా యజాసి యజాస్యగ్నే అగ్నే బృహత్ బృహద్యజమానే యజమానే వయః వయోధాః ధా ఇది ధాః నిహోదాః హోతృషదనే హోతృషదనే విదాన హోతృషదన ఇది హోతృసదనే విదానస్వేషో దీదివాన్ దీదివాగుం అసదత్ అసదత్ సుదక్ష సుదక్ష ఇది సుదక్ష అగబ్ధవ్రత ప్రమతిర్వసిష్ఠ అగబ్ధవ్రత ప్రమతిరిదబ్ధవ్రత ప్రమతి వసిష్ఠ సహస్రంభర సహస్రంభర శుచిలిహ్వ సహస్రంభర ఇది సహస్రంభర శుచిలిహ్వో అగ్ని శుచిలిహ్వది శుచిలిహ్వ అగ్నిరిత్యగ్ని ందూత దూతస్వం మో పునః నరస్పా పరస్పాస్వం పరస్పాది పరస్య ఆ వృషభ వృషభ ప్రణేత ప్రణేతేతి ప్రణేత అగ్నే తోకస్ తోకస్ నస్తనే తనే తనూనా తనూనాప్రయన్ అప్రయన్ దీద్యత్ అప్రయన్నిప్రాయన్ దీద్యద్బోధి బోధి గోపా గోపాగోపా వాదేవ దేవ సవిత సవితరీశాన ఈశానం వార్యాణ వార్యాణమిది వార్యాణ సదావన్ అవన్ భాగం భాగమీమహే ఈమహ ఇతీమహే మహీ ద్యో ద్యో పృథివీ పృథివీ చన నమం ఇమం యజ్ఞం యజ్ఞం నిమిక్షతామితి మిమిక్షతాం వికృతాన్న మమ భరీమభి భరీమభిరిది భరీమభి స్వామగ్నే అగ్నే పుష్కరాద్ పుష్కరాదధి అధ్యథర్వ అథర్వాణి ఇరమంథత అమంథతేర్త్యమంథత మూర్ధ్వ విశ్వస్య విశ్వస్య వాఘత వాఘత ఇది వాఘత తమో ఉత్వాదధ్యం దధ్యం ఋషి ఋషిః పుత్ర పుత్ర ఈధే ఈధే అథర్వణ అథర్వణ ఇత్యథర్వణ వృత్రహణం పురంధరం వృత్రహణమిది వృత్రహణం పురంధరమిది పురంధరం తమో ఉత్వాత్య పాథ్యో వృషా వృషాసం సమీధే ఈధే దస్యుహంతమం దస్యుహంతమమితి దస్యుహంతమం ధనంజయగం రణే రణే ధనంజయమితి ధనం జయం రణే రణ ఇది రణే రణే ఉత బ్రువంతు బ్రువంతు జంతవ జంతవ ఉద ఉదగ్ని అగ్నిర్వృత్ర వృత్రజని వృత్రేతి వృత్ర అజనీత్యజని ధనంజయో రణే రణే ధనంజయ ఇది ధనం జయ రణే రణ ఇది రణే రణే ఆయమ్ యగం హస్తే హస్తేన నఖాదినం ఖాదినగం శిశుం శిశుం జాతం జాతం నిభ్రతి బిభ్రతీతి బిభ్రతి విషామగ్ని అగ్నిస్వధ్వరం స్వధ్వరమిది సో అధ్వరం ప్రదేవం దేవం దేవీతయే దేవీతయే భరత దేవీతయేతి దేవావీతయే భరతావసువిత్తమం వసువితమమితి వసువితమం ఆ స్వే స్వే యోనౌ యోనౌ నిషీదతు సీదత్తి సీదతు ఆ జాతం జాతం జాతవేదసి జాతవేదసి ప్రియం జాతవేదసీతి జాతవేదసి ప్రియకం శిశీత శిశీతాతిథి అతిథిమిత్యతిథి శివన ఆ గృహపతి గృహపతిమితి గృహపతి అగ్నినాగ్ని అగ్నిస్సం సమిధ్యతే విధ్యతే కవి కవిర్గృహపతి గృహపతిర్యువా గృహపతిరితి గృహపతి యువేతి హవ్యవాడ్జుహ్వా అస్య హవ్యవాడితి హవ్యవాడ్ జుహ్వా అస్యతి జుహువాస్య త్వగం హి హ్యగ్నే అగ్నే అర్దినా అర్దినా విప్ర విప్రో విప్రేణ విప్రేణ సన్ సాన్ సత సతేతి సత సఖా సఖ్యా సఖ్యా సమిధ్యసే సమిధ్యస ఇది సంధ్యసే తమ్ మర్జయంత మర్జయంత సుక్రతుం సుక్రతుం పురోజావానం సుక్రతమిది సుక్రతుం పురోజావానమాజిషు పురోజావానమితి పురహాజావానం ఆజిష్విత్యాజిషు స్వేషు క్షజేషు క్షిజేషు వాజినం వాజినమితి వాజినం యజ్ఞేన యజ్ఞం యజ్ఞమయజంత అయజంత దేవాః దేవాస్తాని తాని ధర్మాణి ధర్మాణి ప్రథమాని ప్రథమాన్యాసన్ ఆసన్నిత్యాసన్ తేహ హనాకం నాకం మహిమాన మహిమాన సజంతే సజంతే యత్ర పూర్వే పూర్వే సాధ్యాః సాధ్యాస్ సంతి సంతి దేవాః దేవా ఇతి దేవాః ఓం తృతీయకాండే పంచమః ప్రశ్నః సమాప్తః తృతీయకాండం చ సంపూర్ణం.